సరళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి పువ్వల మురళి ఇదేనా ఆ మురళి మధుర నగరిలో యమునా లహరిలో ఆరాధనాగీతి పలికించి సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి ఇదేనా ఇదేనా ఆ మురళి.